మనిషికి జీవనాధారం, నీలే గత ప్రతి ప్రాణికి ప్రాణాధారం, నీలే గత ప్రతి మనిషికి జీవనాధారం, నీలే గత ప్రతి ప్రాణికి ప్రాణాధారం. చిన్న నీటి బుట్టు కూడా మన ప్రాణాన్ని నిలుపు, సుఖ సుఖ కలిసి మహాసాగరమై నిలుచు. వృధా చేయకు నీళ్లు అవి కరిగితే కన్నీళ్ళే, ఆదా చేసి చూడు అది పూల వనమౌలే. నీలే గత ప్రతి మనిషికి జీవనాధారం, నీలే గత ప్రతి ప్రాణికి ప్రాణాధారం, నీలే గత ప్రతి మనిషికి జీవనాధారం, నీలే గత ప్రతి ప్రాణికి ప్రాణాధారం. జలధారలను పొడిసి పట్టుకుంటే ఎంతో మేలు జరుగును. నింగి నుంచి రాలుతున్న జలధారలను పొడిసి పట్టుకుంటే ఎంతో మేలు జరుగును. ప్రకృతమ్మ ప్రసాదించిన అమృతనిధిరా, ప్రకృతమ్మ ప్రసాదించిన అమృతనిధిరా. స్వచ్ఛమైన నీరే ఆరోగ్యం కదరా. నీలే గత ప్రతి మనిషికి జీవనాధారం, నీలే గత ప్రతి ప్రాణికి ప్రాణాధారం, నీలే గత ప్రతి మనిషికి జీవనాధారం, నీలే గత ప్రతి ప్రాణికి ప్రాణాధారం. ఆఫీసు పరాయిళ్ళు సొంతిళ్ళైనా మనం నీళ్లు పొదుపు చేసుకొని వాడుకోవాలి. ఆఫీసు పరాయిళ్ళు సొంతిళ్ళైనా మనం నీళ్లు పొదుపు చేసుకొని వాడుకోవాలి. డబ్బు పొదుపు చేసినట్ల నీళ్లను వాడు, డబ్బు పొదుపు చేసినట్ల నీళ్లను వాడు. నీతో నీ సమాజాన్ని బతికి ప్రతి మనిషికి జీవనాధారం, నీలే గత ప్రతి ప్రాణికి ప్రాణాధారం, నీలే గత ప్రతి మనిషికి జీవనాధారం, నీలే గత ప్రతి ప్రాణికి ప్రాణాధారం. విలువను కట్టవెందుకు పుత్త నీటి చుక్కేనని చులకనెందుకు, నీటి బొట్టు ఆ విలువను కట్టవెందుకు. మట్టి నీటి కలయికై మనిషి పుట్టుక, మట్టి నీటి కలయికై మనిషి పుట్టుక. నీరు లేని నాడు జగమేడారే ఇక. నీలే గత ప్రతి మనిషికి జీవనాధారం, నీలే గత ప్రతి ప్రాణికి ప్రాణాధారం, నీలే గత ప్రతి మనిషికి జీవనాధారం, నీలే గత ప్రతి ప్రాణికి ప్రాణాధారం. చిన్న నీటి బొట్టు కూడా మన ప్రాణాన్ని నిలుపు, సుఖ సుఖ కలిసి మహాసాగరమై నిలుచు. వృధా చేయకు నీళ్లు అవి కరిగితే కన్నీళ్ళే, ఆదా చేసి చూడు అది. నీలే గత ప్రతి ప్రతి మనిషికి జీవనాధారం, నీలే కదా ప్రతి ప్రాణికి ప్రాణాధారం, నీలే కదా ప్రతి మనిషికి జీవనాధారం, నీలే కదా ప్రతి ప్రాణికి ప్రాణాధారం.